నాటి బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము నాటకము కైవల్యమునా నాటి బ్రతుకు నాటి మస్తకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము